శుక్రుడు మంత్ర ప్రాప్తికై తపమొనర్చుట. పూర్వము దేవదానవులు యుద్ధము చేయుచుండగా విష్ణువు సహాయముచే దేవతలు రాక్షసులను ఓడించిరి. అప్పుడు రాక్షసులకు శుక్రాచార్యులు, నేను మంత్రశక్తితో మిమ్ము రక్షింపగలను, కొంతకాలము వేచియుండుడని చెప్పెను. మరియు నేను శంకరుని నుండి మంత్రవిద్య గ్రహించిన వచ్చు వరకు మీరు తపస్సు చేయుడు. సమయము అనుకూలముగానున్నప్పుడు దేవతలను మీరు జయింపగలరు అని పలికి పరమశివుని వద్దకు వెళ్ళెను. అప్పుడు రాక్షసులు సంధి చేసుకొనుటకు ప్రహ్లాదుని దేవతల వద్దకు పంపిరి. అతడు దేవతల వద్ద వెళ్ళి, దేవతలారా, మేము అస్త్ర సన్యాసము చేసితిమి అని చెప్పగా దేవతలు క్రీడాసక్తులై ఉండిరి. రాక్షసులు శుక్రుని రాకకై ఎదురుచూచుచుండిరి. శుక్రాచార్యులు శివుని వద్దకు వెళ్ళి, బృహస్పతి వద్దలేని మంత్రములను నాకనుగ్రహింపుమని కోరెను. శివుడు దేవతలకు ఉపకారము చేయవలెనని తలచి శుక్రునితో 1000 సంవత్సరములు తపస్సు చేసినచో నీ కోరిక సిద్ధించునెను. శుక్రుడట్లేయని తపమాచరించపదొడగెను. దేవతలు యుద్ధ విముఖులైయున్న రాక్షసులపై ఓ కుమ్మడిగా దాడి జరిపిరి. అప్పుడు దానవులు శుక్రాచార్యుల తల్లిని శరణు వేడిరి. ఆమె తన తపోబలముచే దేవతలను నిద్రపోవునట్లు చేసెను. విష్ణువు ఆ సమయమున ఇంద్రుని తనలో ప్రవేశింపుమనెను. ఇంద్రుడట్లే చేసెను. శుక్రుని తల్లిని విష్ణువు తన చక్రాయుధముతో తలను ఖండించెను. అందుచే ఇంద్రోపేంద్రులు బాధలేనివారైరి. జయంతి శుక్రుల సమాగమము. భృగు మహర్షి తన భార్యను విష్ణుమూర్తి చంపినందులకు చాలా బాధపడి, నీవనేకములైన అవతారముల్లెత్తదవని శపించెను. మరియు తన భార్యను తన తపశ్శక్తిచే బ్రతికించుకొనెను. నిద్ర నుండి మేల్కొంచిన ఇంద్రుడు తపస్సు చేయుచున్న శుక్రాచార్యుడింకేమి అపకారము చేయునోయని తన కూతురగు జయంతిని శుక్రునకు పరిచర్య చేసి అతనిని వశమనర్చుకొనుమని పంపెను. ఆమెయునట్లే అని శుక్రునకు సేవ చేసి అతని మెప్పించెను. శుక్రుడు, నీకిష్టమైన దాని నిత్తును కోరుకొనుమనగా ఆమె నన్ను భార్యగా చేసుకొనుమనెను. శుక్రాచార్యులు జయంతితో కామభోగములను అనుభవించుచుండగా బృహస్పతి శుక్రుని రూపములో రాక్షసుల వద్దకు వెళ్ళి మీ మేలు కోరి శివుని మెప్పించి ఒక విద్యను పొందితిని, దానిని మీకు బోధింతునెను. రాక్షసులా, మాటలను సంతసించి నిర్భయముగా నుండిరి. దేవగురువు దానవుల వంచించుట. దైత్యులు బృహస్పతిని తమ గురువైన శుక్రునిగా తలచి అతని పట్ల విశ్వాసముతో అతని మాట జవదాటకుండిరి. చాలా శుక్రుని వియోగముచే దైత్యులు బాధపడిరి. కనుక వారు బృహస్పతి మాయచే మోహితులైరి. వారు విద్య కొరకు శుక్రరూపములోనున్న గురుని శరణుజొచ్చిరి. శుక్రుడు 10 సంవత్సరములు జయంతితో క్రీడించుచు సంతోషముగా గడపెను. పిమ్మట శుక్రునకు తన శిష్యులు గుర్తుకొచ్చిరి. అయ్యో, రాక్షసులు నాపై కొండంత విశ్వాసముతో ఆశ పెట్టుకొని నాకై ఎదురు చూచుచుందురు. నేనిప్పుడే వెళ్ళి వారిని చూచెదను. వారు భయాతురులు. నా భక్తులు వారికి దేవతల వలన భయము ప్రాప్తించకుండుగాక అని మనస్సులో తలచి, సుందరి, నా పుత్రులు దేవతలకు లొంగిపోయిరి. నేనిప్పుడు వెళ్ళి వారిని చూచి వెంటనే నీ వద్దకు వచ్చెదను. జయంతి అట్లే కానిమ్మని పలికెను. అప్పుడు శుక్రుడు రాక్షసులను నిందించి జైన ధర్మమును బోధించుచుండెను. శుక్రుడు తన శిష్యులు బృహస్పతిచే వంచింపబడిరని విచారించెను. దేవతలకు గురువయ్యుండి కూడా అసత్యమును ప్రచారము చేయుచున్నాడని నా శిష్యులు మూఢులు. వీరిని గురువు నట్లుని వలె మిక్కిలి మోసము చేసినాడు. దైవబలమే బలవత్తరమును ఉపాఖ్యానము. శుక్రాచార్యుడిట్లు ఆలోచించుకొని నవ్వుచూ దైత్యులతో నిట్లనెను. ఓ దానవులారా, నా రూపముతో వచ్చిన దేవతల గురువుచే మీరు మోసపోతిరి. వాస్తవ శుక్రుడను నేను. ఇతడు దేవకార్యము సాధించుటకు వచ్చిన బృహస్పతి. ఇతని మాటలు నమ్మవద్దు అని పలుకగా దైతేయులు ఇరువురు నోకే రూపములో నుండుటచే అసలు శుక్రుడెవడో గ్రహింపలేకపోయిరి. శుక్రునకు కోపము వచ్చి మీరు చైతన్యరహితులై తిరస్కరింపబడుదురుగాక అని శపించి అచట నుండి వెడలిపోయెను. బృహస్పతి అక్కడనే స్థిరచిత్తుడైయుండెను. శుక్రుడు శపించినట్లు విని అచటి నుండి వెడలి నిజరూపముతో ఇంద్రుని వద్దకు చేరి యసురులు శాపగ్రస్తులై నిరాశ్రయులైయున్నారు. ఇప్పుడు వారిని జయించుట సులభమని చెప్పగా ఇంద్రాది దేవతలు రాక్షసులపై యుద్ధమునకు వెడలిరి. రాక్షసులు ఎంతకాలమునకు గురువు రానందున దేవగురువు తమను మోసగించెనని తెలిసికొని నిందించి కోపముతో వెళ్లిపోయిన శుక్రుని వద్దకు ప్రహ్లాదుని వెంటబెట్టుకొని వెళ్ళిరి. ప్రహ్లాదుడు శుక్రాచార్యులను స్తుతించి ప్రసన్నుని చేసికొనెను. శుక్రాచార్యుడు దివ్య దృష్టితోనంతయు గ్రహించి రాక్షసులకిట్లు చెప్పెను. పూర్వము బ్రహ్మదేవుడు సత్యము హితకరమైన ఒక మాట చెప్పెను. అదియే మన ఈ భూమిపై మేలుకాని కీడుగాని జరుగవలసినది తప్పక జరిగి తీరును. దైవమునకు విరుద్ధముగా నెవ్వడును ఏమీయూ చేయజాలడు అని. కనుక మీరిప్పుడు బలహీనులైయుంటిరి. పాతాళమునకు పోయి తలదాచుకొనుడు. కాలము కలిసి వచ్చినప్పుడు మీరు మూడు లోకములకు రాజులై వెలుగొందెదరనియూ చెప్పెను. ఒకనాడింద్రులు గాడిద రూపము ధరించెను. విష్ణు చేప తాబేలు రూపము దాల్చెను. ఎట్టి సందర్భముల బట్టి దైవమే బలవత్తరమైనదని తెలియచున్నది. జగత్తంతయు దైవాధనమే. శ్రీ విష్ణువు అవతారములు. జనమేజయుడు మునిశ్రేష్ఠ శ్రీహరి దివ్యావతారములను విశదముగా తెలుపుమని అడుగగా మహాపాప వినాశకములు అమృతమయమైన శాంతి సమృద్ధి కరములనగు భగవదవతారములనిట్లు వ్యాసుడు చెప్ప మొదలిడెను. చాక్షువ మన్వంతరమున ధర్మపుత్రులుగా నరనారాయణులు ప్రసిద్ధి నొందిరి. అది ధర్మరావతము. వైవస్వత మన్వంతరమున హరి అత్రి పుత్రుడుగా నవతరించెను. అది దత్తాత్రే అవతారము. నాల్గవ యుగమున దేవతల నుద్ధరించుట రెండు మనోహర రూపముల ధరించెను. అవియే వరాహ నరసింహ రూపములు. త్రేతాయుగమున కశ్యప మహర్షికి వామనుడుగా నవతరించెను. పిమ్మట 19వ త్రేతాయుగమున పరశురాముడుగా నవతరించెను. అదే యుగమున రామావతారము కూడా సంభవించెను. ఈ విధముగా హరిప్రతి యుగమునందును అనేక అవతారముల నెత్తుచుండును. త్రిగుణముల సమష్టియగు మాయచే సర్వ ప్రపంచము ఆవరింపబడియున్నది. జనమేజయునకు కలిగిన సందేహములు.